ప్రవాజేతు ప్రయావర్యిమా విస్పతీవీరీతే విశామక్తోషస పూర్వహూత వాయుపూషా స్వస్తే నియుత్వా ఇంద్రవాయో బృహస్పతి మిత్రాగ్నిం పూషణం భగం ఆదిత్యాన్మారుతం గణం వరుణ ప్రావితా భూవన్ మిత్రో విశ్వాభిరుతిభిః కరాతాన్న సురాధసః అధీన ఇంద్రైషాం విష్ణో సజాత్యానాం ఇతామరుతో అశ్విన తం ప్రత్నసాయం వేనశ్చోదయ్యే వాసానయులాభిర్విశ్వేభిః సోమ్యం మధ్వో వాసశ్చర్షణీధృతః అగ్నయంగ్రవరుణమిత్రదేవాశ్రద్ధత్రయం తమారుతోత విష్ణో ఉభానా సత్యా రుద్రో అధగ్నా పూషాభర సరస్వతీయుషంత ఇంద్రాగ్నేమిత్రవరుణాదీతిగ్రస్వ పృథివీంద్యాం మరుత పర్వతౌ అపహ హువే విష్ణుం భూషణం బ్రహ్మణస్పతి భగన్ను సగ్ఞసవితారమూతయే అస్మే రుద్రామేహనా పర్వతాసో వృత్రహత్యే భరాహూతౌ సజోషాః యశ్వగ్సేస్తువతే ధాయీ పద్య ఇంద్రజ్యేష్ట అస్మావంతు దేవా అర్వాంచో అద్యాభావతాయోహాద్దివయమానోయ్యయేయం రాధ్వన్నాదేవానిజురోగ్రాధ్వం కత్వాదవపదో యజత్రాః విశ్వే అద్యమరుతో విశ్వభూతీ విశ్వే భవంతగ్నయస్సనిద్ధాః విశ్వే నో దేవా అవసాగామంతు విశ్వామస్తు ద్రవేణం వాజో అస్మే విశ్వే దేవాశృణుతే మగ్నహవం మేయే అంతరిక్షేయముపద్యవిష్ఠా యే అగ్నిజిహ్వా ఉత వాయుగత్రా ఆసద్యాస్మిన్ వర్షీమాదయధ్వం దేవేభ్యోహి ప్రథమైయజ్ఞేభ్యోమృతత్ప్రజ్ఞసువసీ భాగముత్తమం ఆదిద్దామానజ్ఞ సవితర్వ్యోన్నుషేనూ చీనాజీవితామానుషేభ్యః ప్రవాయుమచ్చా బృహతీమానీషా బృహద్రాయిం విశ్వమారగ్ఞరథప్రాం జితద్యామానియుత ప్రత్యామాన కవిః కవిమీయక్షసి ప్రయజ్యో ఇంద్రవాయూ ఇమే సుతావుపప్రయోభిరాగతం ఇంద్రవో వా ముసంతి మిత్రగ్నో వే పూతరక్షం వరుణం చ రిషాదసం ధియం ఘృతాచీర్ఘసాధంతా దస్రాయువాకావస్సుతానా సత్యావృత్తవర్భిషః ఆయాతగ్నరుద్రవర్తనీ తరం రత్నసాయం వేనశ్చోదయత్ విదద్యదీ సరమారుగ్నమద్రేర్మహిపాత పూర్వ్యగ్నసభ్యక్తః అగ్రన్నయత్సుపద్యక్షారా నామచ్చారవం తమాజానతీగాత్ నహి స్వసమవీరన్నన్యమస్మాద్వైయస్వానరాత్పూరలేతారామగ్నేః యే మే నమృధన్నమృత అమత్యం వైయస్వానరం క్షేత్రాదిత్యాయ దేవాః ఉగ్రామీ ఘనినామృధ ఇంద్రాగ్నేహావామహే తానామృళాతీదృశే ఉపాస్మై గాయతానరః పవమానాయేంద్రవే అభిదేవాం ఇయక్షతే ఏత్వాహిహత్యే మఘవన్నవర్ధన్యేషాం పరేహారిభో యే గయుష్టౌ ఏత్వానూనమానుమదం తిప్రాప్పిబేందసో మగ్నేసగాణామరుద్భిః జ్యేష్ఠా ఉగ్రస్థః సేతురాయ మంద్రవో జ్యేష్ఠో బహుళాభీమానః అవర్ధన్యింద్రం మరుతశ్చిదత్రా మాతాయద్వీరం దధనభ్యనిష్ఠా ఆదూన ఇంద్రవృత్రహన్నస్మాకామర్గమాగాహి మహాన్మహీభిరూతిభిః త్వమింద్రప్రతోర్తిష్వభివిశ్వా అతిస్పృధాః అసస్తిహాజానితా విశ్వతోరాసిత్వంతోర్యతరుష్యతః అనూతే సుష్మం తురయం తమీయతు క్షోణీషి సున్న మాతరా విశ్వాస్తే స్పృతస్నతయంతమన్యవే వృత్రయ్యదిందతూర్వాసీ యజ్ఞో దేవానాం ప్రత్యేతి సున్నమాదిత్యా సోభవాతా మృళయంతాః ఆభోర్వాచీ సుమతిర్వృత్యాగ్నేహోశ్చిద్యావారిభో విత్తరాసత్ అదబ్ధేభిస్ సవితః వాయుభిష్పగ్నే శివేభిరద్యపరీ వాహినోగయమ్ ఇరం గజిహ్పస్సువితాయనవ్యాసే రక్షామాకిరం అఘసగ్నే సనీసత ప్రవీరయా శుచాయోద్రిరేవామద్భర్యభిర్మధూమంతస్సుతాసాః మహావాయో నియుతో యాస్యచ్ఛాపివా సుతస్యాంధసోమదాయ గావవుపావతావతం మహీయజ్ఞస్య రప్సుదా ఉభాకన్నా హిరణ్యయా కావ్యయో రాజానే శుక్రత్పాదక్షస్య దురోణే త్రిసాదసాసధస్తా దీవ్యా అధ్వర్యో ఆగతగ్నరథేన సూర్యత్వచ మద్వా యజ్ఞజ్ఞ సమంజాతే తం ప్రత్నసాయం వేనశ్చోదయత్ తిరశ్చీనో వితరశ్మిరేషామధస్మీ దాసీపరిష్మిదాసీత్ రేతోధా ఆసన్మహిమాన ఆసన్ స్వధా అవస్థాత్రయాది పరస్తాత్ ఆరోదాసీ అప్రణదాస్వర్మహజ్జాతయ్యదేనమపసో అధారయన్ సో అధ్వరాయ పరీణీయతే కవిరత్యో న వాజసాతయే చ నోహితః ఉక్షేపవృత్రహంత మాయామందానాచిదాగిరా ఆంభూషైరావివాసతః ఉపానస్సో నవో గిరః శృణ్వంతమృతస్య యే మృళీకా భావంతు నః బ్రహ్మాని మే మతయస్సగ్నృతాసస్తుష్మాయర్తి ప్రభృతో మే అగ్ని ఆభాసతే ప్రతిహర్యం చుక్షేమా హరీవహతస్తానో అచ్చ అనుత్తమాతే మఘవన్న కిన్నునత్వావావు అస్తి దేవతావిదానః జాయమానో నసతేన జాతో యానీకరిష్యా కృణుహి ప్రవృద్ధ కదిదా సభువానేషు జ్యేష్ఠయ్యతో జిజ్ఞ ఉగ్రస్థేష నృన్నః సద్యోజ్ఞానో నిలీనాతి శత్రూ నయం విశ్వే మదంత్యుమాః ఇమా ఉత్వా పురోవసో గిరో వర్ధంతు యా మమ పవకవన్నాశుచాయో విపశ్చితోభిస్తో మయీరనూషత యస్యాయం విశ్వ ఆర్యో దాసస్యేవధిపా అరిః తిరశ్చీదర్యేరు సమే పవీర విదుభ్యేర్సో అజ్యతే రయిః అయజ్ఞసహస్రమృషీభిః సహస్కృతస్సముద్రయీవ పప్రథే సత్యస్వో అస్సమహిమాగృణేశవో యజ్ఞేషో విప్రరాజ్యే అదబ్ధేభిస్తమితః పాయుభిష్పగ్నే శివేభిరద్యపరీవాహినోగయమ్ హిరణ్యజిహ్వస్సుయనవ్యాసే రక్షామాకిం నో అఘసగ్నేశీసత. ఇతి ద్వాత్రింశోధ్యాయః. అథ త్రయత్రింశోధ్యాయః. యజ్ఞాగ్రతో దూరముదైచికైవం తదో సుప్తస్య తథైవైతి దూరం గమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనశ్శివ సంకల్పమస్తు. పితుర్నస్తోషం మహో ధర్మానంతవీషీ యస్య త్రితో వ్యోజసా వృత్రం విపరర్వమద్వయాత్ అన్విదానుమతేత్వం మన్యాసీ సంచానస్కృతి. తత్రే దక్షాయనో హి న ప్రణ ఆయోగ్రషితారిషః సినీవాలిపృతుష్ఠుకేయా దేవానామసి స్వసా జుషస్వాహవ్యమాహూతం ప్రజాందే విదిద్భినః. పంచానద్యః సరస్వతీమపీయంతి సస్రోతసః. సరస్వతీ తు పంచధాసో దేశే భావత్సరిత్ త్వమగ్నే ప్రథమో అంగీరారిషిద్దేవో దేవానామభవ శివశ్వఖా. తవౌరతే కవయో విద్మనా పశో జాయంత మరుతో భ్రాజదృష్టయః. తన్నో అగ్నే తవ దేవ పాయుభర్మఘో నో రక్షతం వశ్చ వంద్య. త్రాతాతోకస్య తన ఏగవామస్య నీమేషగ్య రక్షామానస్తవౌరతే. ఉత్తానాయామవాభరా చికిత్వాన్ సద్య ప్రవీతాభిషానందజాన. అరుషస్తో కోరుసాదస్య పాయయిలాయా పుత్రో వయునే జనిష్ట. ఇలాయాస్వాపదే వయన్నాభా పృథివ్యా అధి. జాత వేదో నిధీ మహ్యగ్నే హవ్యాయవోర్లభావే. ప్రమన్మహేశవసానాయ సూషమాం ఘోషం గిర్వాణసే అంగిరస్వత్. సువృక్తిస్తువతరిగ్నియాయార్చా మార్కన్నరే విశ్రూతాయ. ప్రవో మహే మహిళమో భరధ్వమాం ఘోష్యగ్నేశవసానాయ సామ. ఏనాన పూర్వే పితరపదజ్ఞాచంతో అంగీరసోగా విందన్ ఇచ్చంతి సోమ్యాస సఖాయ శృణ్వంతి సోమందధాతి ప్రజాగ్నసి. తితిక్షంతే అభిషత్యంజనానామిందత్వదా కశ్చన హి ప్రాధేతః. నతే దూరే పారమాచిద్రజాగ్రస్యాతు ప్రయాహి హరివో హరిభ్యాం. స్థిరాయలవృష్ణే సవానా కృతే మా యుక్తాగ్రావానః సమిధానే అగ్నౌ. అకాల్హైయుత్సుకృతానాసుకప్రిగ్రస్పర్షామప్సాం వృజనస్య గోపాం. భరేషు జాగ్ఞసు క్షితిజ్ఞశుశ్రవా సంజయంతం త్వామనోమదేమ సోమా. సోమో ధేనగ్నే సోమో అర్వంతమాసుజ్ఞే సోమో వీరం కర్మణ్యం దదాతి. సాదన్యం విదత్యగ్నే సభేయం పితృశ్రవాణయ్యో దదాసతస్మై. త్వమిమావోషాధీ సోమ విశ్వాస్తమపో ఆజనయస్తంగాంతరిక్షంతం జ్యోతిషావితమో వవర్థ. దేవేన నో మునా దేవ సోమరాయ భాగజ్ఞసాధసావన్నభియుధ్య. మాత్వాత నదీశీషే వీర్యస్వభయేభ్య ప్రతీగిత్సాగయుష్టౌ. అష్టౌ వ్యక్షత్కపుః పృథివ్యాస్త్రీధన్వయో జానా సప్త సింధూన్. హిరణ్యాక్షస్సావితా దేవ ఆగాద్గధద్రత్నా దాసుషేవార్యాణి. హిరణ్యపాణిస్సవితావిశర్షణి లుభేద్యావా పృథివీ అంతరీయతే అపామీ వాం బాధతే వేతి సూర్యమభికృష్ణే నరజసాద్యామిర్ణోతి హిరణ్యహస్తో అసూరస్సు నీథస్సు మృళీతస్తమా ఆయాత్పర్వాన్ అపసేధం రక్షసో యాతు ధానానస్తాద్దేవ ప్రాతిఘోషం గృహణానః ఏతే పంథా సవిత పూర్వ్యాసో రేణవస్సు కృతాంతరిక్షే తేభిన్నా అద్య పథిర్శృగేభీ రక్షాతన అదీతబ్రూహిదేవా ఉభావీవతమశ్వినో భానః శర్మ యచ్చతమ్ అవిద్యయాభిరుతిభిః అప్రస్వతేమస్మినా వాచామస్మే కృతం నో దశామిషణామనీషాం అద్యోత్యేవాసే నిహ్వాయేవాం మృదే చ నో భవతం వాచ సాతౌ యుభిరక్తుభిః పరే పాతమస్మానరిష్టేభిరస్మినా సౌభాగేభిః తన్నో మిత్రో వరో నో మామహం తామదీదిసింధు పృథివీ ఉదత్యోః ఆ కృష్ణే నరజ సావర్తమానో నివేశయన్నమృతం మత్యం చ హిరణ్యయేన సవితారథేన దేవో యాతి భువానాని పశ్యన్ ఆరాత్రివార్తీవగ్నరజః పితుర ప్రాయుధామాభిః దివస్సదాగ్నేసి బృహతీ వితిష్ఠ స ఆత్రేషం వర్తతే తమాః పురుషస్తచిత్రమాభారాస్మభ్యం వాజినీవతి ఏన తోకం చ తనయం చ ధామాహే ప్రాతర్జితం వరముగ్రజ్ఞూవేమ భయం పుత్రమదీతేర్యో విధత్తా ఆర్ధ్రచిద్యం వన్యమానశ్చురచిద్రాజాచిద్యం వగం భక్షీత్యాహ పూషంతవో వ్రతే వయన్నరిష్యే మతదాచన స్తోతారస్త ఇహస్మాసీ తతస్వాధః పరీపతిం వచస్యా కామేన కృతో అభ్యానలక్కం సనో రాగచ్చురుదశ్చంద్రాగ్రాధియంధియజ్ఞేశీషధాతి ప్రపూషా త్రీణి పదాభిచక్రమే విష్ణుర్గోపాదాభ్యః అతో ధర్మాణి ధారయన్ తద్విప్రాసో విపన్యవో జాగ్రవాగ్నసస్సమింధతే కృష్ణార్యత్పారమం పదం ఘృతవాకీ భువానామభిశ్రియోర్వీ పృథివా దుదుఘే సుపేషసా ద్రావా పృథివీ వరుణస్య ధర్మాణావిష్టాభితే అజలే భూరీరేతసా ఏన సపత్నా అపతే భావంతింద్రాగ్నిభ్యామవాధామహేతాన్ నవో రుద్రా ఆదిత్యాపరిస్పృశం మోగ్రం చేరమధిరాజమక్రం ఆసత్యాదశీరిహ దేవేభిర్యాతం మధుపేయమస్వినా ప్రాయుస్తారిష్టం నీలపాగ్నేసి వృక్షతగ్నేసేధాతం దేశో భవాతగ్నేస చాభువా ఏష వస్తోమా మరుత ఇయం గీయన్ మాందార్యస్య మాన్యస్య కారో ఏషాయా ఆశీష్టతం వే వయాం విద్యామేషం మృగణం జీరదాను సహస్తో సహ ఛందస ఆవృత సహ ప్రామారుషాయ సప్తదేవ్యాః పూర్వేషాం పంథా మనుజస్య ధీరా అన్వాలేభిరేరచ్చో నరస్మీన్ ఆయుష్యం వచ్చస్య గ్రాయపోషమోద్ధీతం ఇదగ్రహిరణ్యం వచ్చస్వద్యేయత్రాయావీశతాదుమా న తద్రక్షాగ్నేసి నపీ సా చాస్తారంతి దేవానామోజః ప్రథమజగ్ఞేతత్ యో వివర్తీదాక్షాయణ్ఞ స దేషు కృణుతే దీర్ఘమాయుస్తమానుష్యేషు కృణుతే దీర్ఘమాయు యాబ్ధందాక్షాయణా హిరణ్యజ్ఞ సతానీకాయ సుమనస్యమానా తన్న ఆబధ్నామి సతసారదాయాయుష్మాన్యరదష్ట్యర్యథాసం ఉత నో యద్బుద్ధ్యశృణాత్పదేకాపా పృథివీ సముద్ర విశ్వే దేవారృతావృధో హువానాస్తుతామంత్రాకవిసత్తావంతు ఇమా గిరా ఆదిత్యేభ్యో ఘృతస్నోః సనాద్రాయభ్యో దిత్వా ఆదిహోమి శృణోతో మిత్రో అర్యమా భవో నస్తు విజాతో వరుణో దక్షో అగ్నేసాః సప్తర్షాయ ప్రతీహితాః శరీరే సప్త రక్షంతి సతమప్రామాదం సప్తాపస్వపాతో లోకమీయుస్తత్రాజాగృతో అస్వప్నజౌ సత్రసదౌ చ దేవౌ ఉత్తిష్ఠ బ్రహ్మణస్పతే దేవయం పస్తేమహే ఉపప్రయం పమరుత సుదాన వయుంద్ర ప్రాసూర్భా వాసచ ప్రణూనం బ్రహ్మణస్పతిం మంత్రం వదత్యుక్త్యం యస్మిన్నింద్రో వరుణో మిత్రో అర్యమా దేవా భూకాగ్నేసి చక్రిరే బ్రహ్మణస్పతే త్వమస్యయంత్రాసూక్తస్యాబోధితనాయంత్యజింబా విశ్వం తద్వద్వం యదవం త్రిదేవా బృహద్వా దేవ విదసే సువీరాః ఇమా విశ్వా ఆ విశ్వకర్మ వాయో నః పితాన్న పతేన్నస్య నో దేహి ఓం ఇతి త్రయత్రింశోధ్యాయః అథ చతుస్త్రింశోధ్యాయః ఓం దేవసవిత ప్రసూవయజ్ఞం ప్రసూవయజ్ఞపాతిం భగాయ దివ్యోగం ధర్వకేతపూకేతం నపునాదు వాచస్వతిర్వాచం నస్వదతు తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయో నః ప్రచోదయాత్ విశ్వాని దేవసవితద్దురితాని పరా ఆసువా యద్భద్రం తన్నాసువా విభక్తారగ్నేహవామహేవసోచిత్రస్తరాధసః సవితారం ద్విచక్షసం బ్రహ్మాణే బ్రాహ్మణం క్షత్రాయ రాజన్యం వరుద్ధో వైశ్యం తపాసే శూద్రంసే తస్కారం నారకాయ వీరహనం స్వాత్మనే క్లీవమాక్రయాయ అయోగూం కామాయ భుగ్రశ్చలోమతికృష్టాయ మాగధం వృత్తాయ సూతం గీతాయ శైలూషం ధర్మాయ సభాచరం నరిష్టాయై భీమలం ధర్మాయ రేభగ్నహసాయ కారీమానందాయ స్త్రీశఖం ప్రమదే కుమారీ పుత్రం మేధాయై రథకారం ధైర్యాయ తక్షాణం ప్రపాసే కౌలాలం మాయాయై కర్మారగ్ రూపాయ మణికారగ్ సుభేవపగ్ సారవ్యాయాయుషుకారగ్ హేత్యేధానుష్కారం కర్మణేజ్యాకారం జ్యష్టాయ రజ్జు సద్యం మృత్యరే మృగయుమంతకాయ స్వనినం నదేభ్య పౌంజ్యష్టమృక్షేకాభ్యో నైషాదం పురుషం వ్యాఘ్రాయ దుర్మదం గంధర్వాప్సరోభ్యో వ్రాత్యం ప్రయుభ్యవున్మత్తగ్ సత్పదేవ జనేభ్యో ప్రాతిపదమయేభ్యక్కితవమీర్యత ఆయాకీతమం పిశాచేభ్యో విదలకారీయా తుధానేభ్యక్కంటకీకారీ సంధయే జాలం గేహాయోపపతిమాత్యై పరివిత్తం నిరృత్యై పరివిదానమలాధ్యాయేది సుపతిం నిష్కృత్యై వేసస్కారీ సంజ్ఞానాయ స్మరకారీ ప్రకామోద్యాయోపసదం వర్ణాయానురుదం బలాయోపదా ఉత్సాదేభ్య కుభ్యం ప్రముదే వామలం వాభ్య శ్రావగ్స్వప్నాయాంధమగం మాయవధిరం పవిత్రాయ విషజం ప్రజ్ఞానాయ నక్షత్రదర్శమా శిక్షాయ ప్రశ్నినముపశిక్షాయా అభిప్రశ్నినం మర్యాదాయ ప్రశ్న వివాకం అన్వేభ్యోహస్తి పంజవాయాస్వం పుష్ట్యై గోపాలం వీర్యాయా విపాలం తేజసేజపాలమిరాయైకీనాసం లీలాయ సురాకారం భద్రాయ గృహపగ్గశ్రేయసే విత్తమాధ్యక్షాయానుక్షత్రారం ీదార్వాహారం ప్రభాయాేదం రద్నశ్యాయాభిషేక్తారం వరిశిష్టాయ నాకాయ పరివేష్టారం దేవోకాయ పేషితారం మనుష్యలోకాయ ప్రకరితారగ్రేసర్వేభ్యోకేభ్యాముపసేక్తారమవారిత్యైపమంక్షితారం మేధాయ వాసత్పల్కూలీం ప్రకామాయ రజయిత్రీ హృదయేయస్తేన హృదయం వైరాహత్యాయ పిశూనం వివిక్తేయక్షత్రారమోపద్రష్ట్యాయానుక్షత్రారం బలాయానుచరం భూమ్నే పారిష్కందం ప్రియాయ ప్రియవాదినమరిష్ట్యాస్వసాదగ్గస్వర్గాయ లోకాయ వాగదుగం వరిషిష్ఠాయ నాకాయ పరివేష్టారం మన్యవేయస్తాపం క్రోధాయ నిసరయోగాయ యోక్తారగ్రేశోకాయాభిసత్తారం క్షేమాయ విమోక్తారముత్కూలనికూలేభ్యస్తృష్టినం బపూషే మానస్కృతగ్రశీలాయాంజనీకారీన్ నిర్వృత్తేకోశకారీ యమాయాసూ యమాయమసూమభ్యో వాతోకాగ్నం వత్సరాయ పర్యాయిణీం పరివత్సరాయ బీజాతమిదా వత్సరాజాతీర్తీమివత్సరాయ ఆతిష్కద్వారీ వత్సరాయ విజజ్జరాగ్నం వత్సరాయ పలిగ్నీ మృగుభ్యో ఆదిన సంతగ్నేభ్యం సర్వభ్యోదైవరముపస్తావారాభ్యో దాసం వై సంతాభ్యో వైందన్నడ్వరాభ్యః సౌష్కాలం పారాయ మాద్రాదమవారాయ కేవర్తం తీయత్తేభ్య ఆంబం విషామేభ్యో మైనాలం స్వనేభ్యపర్ణగంగుభ్యక్కిరాతగ్రేతానభ్యోజంభాగం పర్వదేభ్యక్తిం పూరుషం బీభత్సాయీ పౌల్కసం వర్ణాయ హిరణ్యకారం తులాయీ వాణిజం పశ్చాదోషాయ గ్లావినం విశ్వేభ్యో భూతేభ్యస్విద్మలం భూత్యై జాగరణమభూత్యై స్వపనమాత్యై జనవాదినం విద్యా అపల్పగ్ఞసగ్ఞసదాయ ప్రచ్ఛిదం అక్షరాజాయ కితమం కృతాయ ఆదినవదర్శం త్రేతాయై కల్పినం ద్వాపరాయాధికల్పినామాస్కందాయ సభాస్థానం మృత్యవే గోయ్యమంతాకాయ గోఘాతం శుదే యోగాం వీకృంతం తం భిక్షామానముపతిష్టాతి దుష్కృతాయ చరాకాచార్యం పాప్మనే శైలగం ప్రతిశ్రుత్కాయార్తనం ఘోషాయ భషమంతాయ బహువాదినామనంతాయ మూకగ్ శబ్దాయాలంబరాఘాతం మహాసేవీనా వాదం క్రోశాయ తూలవద్మమావరస్పరాయ సంఖధ్వం వనాయ వనపమన్యతో అరణ్యాయ రావపం నర్మాయ పుగ్గశ్చలోగ్ఞహసాయ కారీయాదశేషా బల్యాంగామన్యంగనకమభిక్రోశకంతాన్ మహసే వీణావాదం పా నిఘ్నంతో నవద్భంతాన్ వృత్తాయానందాయ తలవం అగ్నయేపీవానం పృథివ్యైపీఠసత్వినం వాయవే చాండాలమంతరిక్షాయ వద్గేశమత్తినం దివేఖాలతిగ్గే సూర్యాయ హర్యక్షం నక్షత్రేభ్యక్తిర్మిరం చంద్రమాసే కిలా సమన్నే శుక్లం పింగాక్షరాత్రి కృష్ణం పింగాక్షం అసైతానష్టౌ విరూపానాలభతేతి శుక్లం చాతి కృష్ణం చాతి దీర్ఘం చాతి హ్రస్వం చ అధిస్థూలం చాతి కృశం చాతి కూల్వం చాతి లోమసం చాశూద్రా బ్రాహ్మణాస్తే ప్రాజాపత్యా మాగధపుగ్రశ్చలే క్లీవక్లీతవో శూద్రా అబ్రాహ్మణాస్తే ప్రాజాపత్యా చతుస్త్రింశోధ్యాయః.